లేజర్ పుస్తకం 10వ భాగం. 1960 ముందరి వరకు శాస్త్రవేత్తలు ఎప్పుడూ సంసప్త ఏకవర్ణ కాంతిని చూడలేదు. సామాన్య సహజ మూలాల నుండి కాంతి ఎప్పుడూ అనేక వర్ణాలు కలిగి అసంసప్తంగా ఉంటుంది. 1960 తరువాత మాత్రం కొన్ని అంతరిక్ష వస్తువుల నుండి కూడా సంసప్త కాంతి వెలువడుతోందని తెలిసింది. ఇవి తారల మధ్య ఉండే శూన్య ప్రదేశాల్లో వ్యాపించి ఉండే తారాంతర మేఘాలు. ఈ మేఘాలలో ఉండే పరమాణువులు చుట్టుపక్కల ఉండే తారల నుండి వచ్చే కాంతి వలన ఉత్తేజితమై అప్పుడప్పుడు సంసప్త మైక్రో తరంగాలని వెలువరించగలవు. అలాంటి మేఘాలని విశ్వమేజర్లు అంటారు. మార్స్, వీనస్ గ్రహాల వాతావరణాలలో కూడా ఇలాంటిదే ఏదో జరుగుతుంది. ఈ గ్రహాల వాతావరణంలో ఎక్కువగా కార్బన్ డైఆక్సైడే ఉంటుంది. వాతావరణంలో పై పొరలలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ సూర్యకాంతి పడి ఉత్తేజితమై పరారుణ కిరణాల సంసక్త పుంజాలని వెలువరిస్తుంది. నిజానికి మార్స్, వీనస్ గ్రహాల వాతావరణాల పై తలాలలో సహజంగా పుట్టే కిరణాల లాంటివే ఇక్కడ భూమి మీద కృత్రిమంగా నిర్మించబడ్డ కార్బన్ డైఆక్సైడ్ లేజర్లు వెలువరిస్తాయి. మొట్టమొదటి కాంతి స్ఫోటం నాళంలోని పరమాణువులని ఉత్తేజితం చేస్తుంది. ఫోటాన్లు నలుదిశలా ఎగిరి వెళతాయి. ఉత్తేజిత ఫోటాన్లు 2 అద్దాల నుండి పదే పదే పరావర్తనం చెందుతూ తగినంత శక్తిని పుంజుకున్నాక పాక్షిక అద్దం ద్వారా బయటికి వచ్చి కాంతిపుంజంగా మారుతాయి. చంద్రుడి మీద అపోలో వ్యోమగాములు విడిచిపెట్టి వచ్చిన అద్దం మీద పడి పరావర్తనం చెంది తిరిగి భూమికి వస్తున్న లేజర్ పుంజం. ఈ తిరిగి వచ్చిన పుంజం సహాయంతో శాస్త్రవేత్తలు భూమికి చంద్రుడికి మధ్య దూరాన్ని అంచనా వేస్తారు. విశ్వమేజర్లు కానీ లేజర్లు కానీ భూమి మీద మనం నిర్మించే లేజర్లు అంత సమర్థవంతంగా పనిచేయవు. అంతరిక్ష వస్తువుల నుండి వెలువడ్డ లేజర్ పుంజాలు అనేక దిశలలో ప్రయాణిస్తాయి. అందుకే వాటిని పట్టుకోవటం శాస్త్రవేత్తలకి కష్టం అయ్యింది. వాటి లక్షణం గురించి తెలిసాకనే వాటిని గుర్తించడానికి వీలయ్యింది. భూమి మీద రూపొందించబడ్డ కృత్రిమ లేజర్లలో ఒకే దిశలో ప్రయాణించే సంసక్త పుంజాల తత్వాన్ని బలపరుస్తూ అద్దాలను వాడటం జరుగుతుంది. అలాంటి అద్దాలు అంతరిక్షంలో ఉండే అవకాశం లేదు కదా. లేజర్ ఉత్పన్నం అయ్యే నాళానికి 2 కొసలలోని ఉపరితలాలని బాగా రుద్ది అద్దంలో తీర్చిదిద్దుతారు. లేజర్ పుంజంలోని ఫోటాన్లు ఈ 2 అద్దాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. సరళరేఖలో కదులుతూ 2 అద్దాల మధ్య ప్రయాణించిన ప్రతిసారి అదనపు శక్తిని పుంజుకుంటూ ఉంటాయి. తక్కిన ఫోటాన్ల కన్నా కాస్త భిన్న దిశలో కదిలే ఏ ఫోటానైనా దారి తప్పి నాళం పక్క గోడలలోంచి బయటికి పోయి నష్టం అయిపోతుంది. బయట నుండి వచ్చినప్పుడు తప్పుడు దిశలో ప్రయాణించే ఏ ఫోటానైనా మరో పక్క నుండి బయటికి పోతుంది. ఆ విధంగా లేజర్ ఏకదిశలో ప్రయాణించే ఫోటాన్ల కేంద్రీకృత పుంజంగా రూపొందుతుంది. అద్దాలలో ఒకటి పాక్షికంగా పారదర్శకంగా ఉంటుంది కనుక శక్తిని పుంజుకున్న లేజర్ పుంజం జిబ్బున ఆ పక్క నుండి బయటకు వెలువడుతుంది.